ృత్వాభుజం సజాన పరస కామదుఘో విరాజ సగుహాచక్రే సంవత్పరాజైత్రేణిగ్రహంతిలేకాంచుర్థంక్రహ్మేర్నిర్యాత్తపదాస్మిన్నేకం నిర్యతేజస్మిన్నేకం బృహద పరిరామాష్టాత్పంచాదిగర్మీత బృహద్హత్యాగర్మీతం కృతోధీబృహణీ బృహదీ పరిమాత్రమాతుర్మాత్రాధిగర్మీత మాయాజ్ఞే మాయాతలే పరి వైశ్వాదరస్ ప్రతిమాజాభంద్రోదశీవే అగ్ని తతష్టాముతోజంతిస్తో బాహుజితౌజంఠమన్నా షట్వా పృచ్చాపరిషద్యుక్తక్షేయోజ్ఞ విరాజమాహుర్బ్రహ్మణ పితరం తాన్నో విధేయతిభ్యోతామనోజ్ఞా ప్రచ్యవంతముపతిష్టముపతిష్టమానా యస్యావ్రతే ప్రథమే యక్షవేదిరా విరాజేషణ పరదేవ్యోమన్ అపప్రాణేతి ప్రాణేణ ప్రాణతీనాం విరాజ్వరాజమభ్యేతి పశ్చాత్ విశ్వం వృషంతేమభిరోమాం విరాజం పశ్యంతిత్రే పశ్యంతేనాం కో విరాజో విదురత్నం ప్రవేదకరతోంకౌ కల్పవశ్యాః క్రమాన్ కోహస్యా కథిధా విదుగ్ధాన్ కోహస్యా ధామ కథిధామ్యష్టే ప్రథమాచ్చాస్తి ప్రవిష్టా మహాంతో అస్యా మహిమానో అంతర్వదోర్జీ గాయనవగజ్జనిత్రే ఛందపక్షే ఉషధాపే పీఠానే సమానయ్యో నిమను సంచరేతే సూర్యపత్రీ సంచరదస్వజానతీకేతుమతీ అజనే భూరిరే తథాపంథామనుస్రాగుస్త్రజో ధర్మానురేతాగో ప్రజావేకాజం వచ్చోర్జవేకాశ్రవేకా రక్షతి దేవజూనా అగ్నిశో మహావగధుర్జాతురీరాజ్ఞాష కల్పయంత గాయత్రీం త్రిష్ణుభం జగదీమనుష్ణుభం బృహదర్గేయమానాయ స్వరాభరంతీ పంచభ్యుస్తేరపంచరోహాం పంచనాపంచ పంచ నిష పంచదశేన క్లప్తాస్తాకమూర్ధ్వీరభిలోకమేకం షడ్జాత భూత ప్రథమజర్దర్శామాషంతి షడ్యోగం శ్రీరమదులామ సామ షడాహ్యాథివీషుర్వే షడాహుస్తేన్ షడో మాసముష్ణానుతన్నోహోతనకరిక్త సప్తసో వర్ణ కవచో నిషేదు సప్తఛందాం షడో సప్తదీక్షా సప్త హోమా సమిధో సప్తమధో నిసప్తర్ధవో సప్త సప్తాజ్యాధిపతి భూతమాయంతా సప్త గద్రా ఇది శుశ్రువామయం సప్తఛందాం నిజనుత్తరాణ్యన్యో అన్యస్మిన్నధ్యాద్వేతాని కథం స్తోమా ప్రతిష్టం దిషు తాని స్తోమేషు కథమాత్మీతాని కథం గాయత్రే నిమృతం యాపకథం ద్రష్టం పంచదశేన కల్పతే త్రయస్ంశేన జగతి కథమనష్టు కథమేకవింశ అష్టజాత భూత ప్రథమజర్దశాష్టే అష్టయోరేదీతి అష్టపుత్రాష్టమీ రాత్రిమభిరంజమేది ఇత్థం శ్రేజో మన్యమానే సమాగమం యుష్మాగం సఖ్యే అహమస్మి సేవా సమాజం మాత్రోరస్తివ శివస్తమ సర్వా సంచారత ప్రజానం అష్టేంద్రశ్చేణ సప్తయథా అపోమానుష్యాధేష్ంద్రాయ దృష్టిర్మదం పీడూషం ప్రపరం దుహారాయక్చతురశ్చతుర్థా దేవాన్మానుష్యాతర్షేర కౌరవోత్తరే కరిషక్యముదామకాశిత యక్షం ప్రేషంజామేకమృదే కర్తృక్కతమోదసో గౌరేకరేకర్షిరేకంధామేకాక్షం ప్రేషంజామేకమృదే కర్తున్నాతిరిచ్యతే విరాడ్వా ఇదమగ్రహాదేత్తస్యాజాతాజాస్వర్వమవిభేదితమే వేదం భవిష్యతి సోదక్రామత్సాదారేవ్యక్రామత్ సోదక్రామత్సాహమణీయేన్యక్రామత్ యజ్ఞోదక్షిణీయోవాసతేజోభవదియరేవం వేద సోదక్రామత్సాసభాయాన్యక్రామత్ యంజస్య సభాం సభ్యోభవదియరేవం వేద సోదక్రామత్సా సమీతౌన్యక్రామత్ యంజస్య సమీతిం సామిత్యోభవదియరేవం వేద సోదక్రామత్సా మంత్రణేన్యక్రామత్ యంజస్యామంత్రణమామంత్రణీయోభవదియరేవం వేద సోదక్రామత్సాంతరిక్షే చతుర్థా నిగ్రాహంతాతిష్ఠత్ తాం మనుష్యాబ్రువర్నిజమేవే ఉపజీవేమాయమహామాయం తాజే స్వధరే సూర్ణయేరాహమత్యేంద్రో వత్సాయత్రిధాన్య ప్రబోధా బృహజ్జరంగోస్తామాస్తాయజ్ఞాయజ్ఞరంజమామదేవ్యోషధీరేమరేణ దేవాదుగ్రంథో బృహద అపోవామదేవ్యేన యజ్ఞాయజ్ఞిరేణ ఓషధీరేవాస్మేతరందోదేవ్యో బృహద అపోవామదేవ్యైయజ్ఞయజ్ఞయజ్ఞయజ్ఞం వేద సోదక్రామత్సా వనస్పదేనాగచ్చత్తాం వనస్పదయోగ్నదసంవత్సరే సమభవత్ తస్మాద్వనస్పదీనాం సంవత్సరే నగ్నమపి రోహతి విష్టతే స్యాప్రీయో భ్రాతుర్యోజనేవం వేద సోదక్రామత్సా పిత్రేనాగచ్చత్తాం వితరోగ్నదసామాసిసమభవత్ తస్మాత్మిభ్యోమాస్యుపమాస్యందంధాజేవం వేద సోదక్రామత్సా దేవానాగచ్చత్తాం దేవాగ్నదయమాసే సమభవత్ తస్మాద్ధ్వమాసే వషక్కుర్వన్యత్మదేవజాలం పంథాహం జానాతిజేవం వేద సోదక్రామత్సా మనుష్యా తస్మాహం మనుష్యే ద్రౌవరంతిమాశ్రహేహరంజదేవం వేద సోదక్రామత్సా సూరానాగచ్చత్తామసూరా ఉపాహ్వయం రమాయయేతి తస్యా విరోచనశ్రాజర్వత్సాదీనయస్పాత్రం పాత్రం తాంగిమోర్ధాన్యోక్తాం మాయామేవాధో తాం మాయామసూరా ఉపజీవంజుమలీయోజయేవం వేద సోదక్రామత్సా మిత్రేణాగచ్చత్తాం వితర ఉపాహ్వయం తస్వధయేహీతి తస్యాయమో రాజా వత్సాదీంద్రయణ పాత్రం పాత్రం తామంతకోమార్చవోధోక్తాం ఏం వేద సోదక్రామత్సమనుష్యా మనుష్యా ఉపాయంతేనాభక్తే తస్మోర్వస్మతోసే పృథివీ మాత్రం తాం పృథివీ వైన్యోక్తాం గృహించ సస్యం చాధోక్ తే గృహించ సస్యం చ మనుష్యా ేం వేద సోదగ్రావత్సీనాగచ్చత్తాషయముపాయంత బ్రహ్మణ్ మధ్యే తస్యా సోమో రాజా వత్సాధీక్షంద పాత్రం తాం బృహస్పతిరాంగిరోక్తాం బ్రహ్మ జయ తపశ్చాధోక్ తద్బ్రహ్మ జయ తపశ్చ సప్తరుషయ ఉపాజీవందరి సోదక్రామత్సేవానాగచ్చత్తాం ఉపాయంతోర్జయే తస్యాయింద్రో వత్సాధీచమస పాత్రం తాం దేవస్తామోర్జామేవాధో తామోర్జాం దేవా ఉపజీవంత్యుపజీవనీయో భవతి ఏం వేద సోదక్రామత్సాగంధర్వాత్సరసాగచ్చత్తాం గంధర్వాత్సరసముపాహ్వయంత పుణ్యగంధరే తస్యాశ్చిత్రరథసౌర్యవత్సోమత్సాభి పుష్కరవర్ణం పాత్రం తాం సౌర్యవత్సోక్తాం పుణ్యమేవ గంధమధోగ తం పుణ్యం గంధం గంధర్వాత్సరసముపజీవంతి పుణ్యగంధిరుపజీవనీయో భవతి జేవం వేద సోదక్రామచ్చేతరజనాగచ్చత్తామీతలజనాపాయంతిరోధరే తస్యాకుబేరో వైష్ణవేణో వత్సాదీనామ పాత్రం పాత్రం ీరోధామీతరచరణీవంతిరోధత్తేం పాపమానముపజీవనీయో భవతి ఏం వేద సోదక్రామత్సర్వాగచ్చత్తాం సర్వా ఉపాహ్వయం నమిషేమత్యే తస్యాక్షత్సాదీనాపాత్రం పాత్రం తాం ధృతరాష్ట్రయోక్తాం విషమేవాధో తద్విషం సర్వా ఉపజీవం చుపజీవనీయో భవతి ఏం వేద తర్జస్మాం విదుషే లాభూనాభిషించే ప్రత్యాహన్యాత్ గత ప్రత్యాహన్యాన్మనసా ప్రత్యాహన్మీతి ప్రత్యాహన్యాత్ యత్ప్రత్యాహంతి విషమేవ తత్ప్రత్యాహన్ని విషమేవాస్యాత్రేయం భ్రాతృయమనుషిచ్యేయం వేద ఓం ఇది అష్టమం కాండం సమాప్తం అథ నవమం కాండం ఓం దివృస్పృథివ్యాంతరిక్షాత్ సముద్రాదగ్నేర్వాతాన్మధుకషాహిజ్ఞే తాంచామృతం వసానాం హృద్భిర్ప్రజా ప్రతినందంతి సర్వాః మహత్వజో విశ్వరూపమస్యాత్ సముద్రస్య త్రోతరేతరాహో యత ఐతి మధుకషాహాణాయ ప్రాణస్తదమృతం నివిష్టం పశ్యం జ్యాశ్చలితం పృథివ్యాం రథం నరో బహుధామి మాం సమానాః అగ్నేర్వాతాన్ మధుకషాభిజ్ఞే మరుతాః మంగళానప్తిః మాతాదిత్యానాం నిహితావసూనాం ప్రాణప్రజానాః అమృతస్యనాదేః హిరణ్యవర్ణా మధుకషాధృతాచే మహాం దర్భశ్చరతిమద్దేదో మధోకషామజరేంద్రదేవాస్తస్యాగర్భో అభవద్విశ్వరూపః సంజాతం దరుణం వివర్తి మాతా స జాతో విశ్వాభువనా విచష్టే కష్టం ప్రవేద కౌదంచే కలశస్వమేధా అక్షీణ బ్రహ్మాదో మేధాస్తోహస్మిన్మదేత సతౌ ప్రవేదసౌతౌ దీకేతయామస్యాత్తనౌ సహస్రధారావక్షీతౌ ఊర్జం దుహాతే అనపస్ఫురంతౌ హింకరిక్షదీర్ఘదీవరోరావృచ్చైర్ఘోషాభ్యేదిదావ్రతం తేన్ ధర్మానభివాసారాజుంభయోభి ముపేదంశాపరాషభాయే స్వరాజా తే వర్షం దితే వర్షజం దితే కామోజమాపాయస్వాజాపదే విషాశస్తం శివశివోమ్యామధి అగ్నేర్వాతాన్మధుకషాయే మరుతా ముగ్రారక్తి ప్రాతస్తే అశ్వినోద్భవతి ప్రియ ఏవామే అశ్వినామర్జ ఆత్మని ధ్రియతామోంద్రాజ్ఞోర్భవతి ప్రియ ఏవామ ఇంద్రాజ్ఞేవర్జ ఆత్మని ధ్రియతామస్తీరేషవర్భూణి ప్రియ ఏవామర్భవోమర్జ ఆత్మని ధ్రియతీయీయ పయస్మానగ్నాగమంతం మాసంజవచ్చా సమ్మాగ్నేవచ్చం ప్రజగా సమాయూషా విద్యుర్మే అశ్చదేవా ఇంద్రో విద్యాత్సహర్షే యథా మధు మధుకృతః సంభరంతి మధావధి ఏవా మే అశ్వినావచ్చ ఆత్మని ధియతా యథా మక్షా ఇదం మధు జంజంతి మధావధి ే అశ్వినామస్తేజోబలమోజ్రియరాజ్ఞిరిషు పర్వేషుగోష్మధు సురాజాచ్యమానాయాత్రమరి అశ్వినాసారకేణ మామరుణాంతం శుభస్మని యథావర్చస్మదీం వాచ మామనాజనాను స్తనయత్వస్తే వాక్ప్రజాపతే విషాధుష్మం క్షిపసి భూమ్యాహం దివి తాం వశమౌమరీవంతి సర్వే తేనో శేషమూర్జం విపత్తి పృథివీదండోంతరిక్షం గర్భోద్యోక్కషా విద్యుత్ప్రకశో హిరణ్యనో బిందు యోగికషా సప్తమధో నివేద మధూమాన్ భవతి బ్రాహ్మణశ్చేరుశ్చేహిర్చమశ్చూర ప్రమాన్ మధూమాన్ భవతి మధుమదశ్చాహార్యం భవతి మధుమదో లోకాన్యజతిజేవం వేద యేంద్రేస్తనజాది ప్రజాపదేవన ప్రజాభ్య ప్రాదుర్భవతి తస్మాత్మాజీనోపదీతస్తిష్ఠే ప్రజాపదేనోమాబుద్ధ్యస్మే అన్వేనం ప్రజా అను ప్రజాపతిర్బుధ్యదేయేం వేణ సపత్రహన విషాభం హృదయ కామం శిక్షామిషాధ్యేన నీతే సపత్నామ పాదరక్తమవిష్టోమహాతాన జన్మే మనసో న ప్రియం న చక్షుసోజన్మే భక్తినాభినందతి తద్ష్ప్నం ప్రతి ముంచామి సపత్నే కామం సుప్తోదహం భీదేయం దుష్ప్నం కామదురితం చ కామాత్మజామస్మరతామవర్త్యం ఉగ్రయీషాణ ప్రతి ముంచతస్మిో అస్మభ్యమం ఘోరణాదిత్సాన్ నృదస్వ కామ శృణుదస్వ కామావర్త్యం జంతమమాయ సపత్నా తేషాం నృత్తానామధమాంశగ్నే వాస్తోర్దత్వం సాతే కామదుషిగాధేనుచ్చే కామాహుర్వాదం కమయో విరాజం సపత్నాన్ పరిణేమేరాం ప్రాణపశవో జీవనం మృణత్వ కామస్ సమేన అగ్నేర్హోత్రేణ ప్రణోదే సపత్నాంబీవనామరుదేరా అధ్యక్షో వాజీవ కామ ఉగ్రకృణోదవశ్యవ సపత్రమేవ విశ్వే దేవా మమ నాథం భావంతు సర్వే దేవాహవరమాయంతు మహిమాం ఇరవాజ్యం ఇరవజ్జుషాణ కామజ్యేష్టాయమాదయధ్వం కృణ్వంతో మయ్యమదపత్నమేవ ఇంద్రాగ్నేయామధరథం విభూత్తానేకై సపత్నాన్నమ పాదయాథ తేషాం బంధానామధరమాతమాంశగ్నేవాస్తోన్యనిర్ధరత్వం జహిత్వం కామమమాయే సపత్నా అంధాతమాం శవపాదయినాయందిరారదాస్తం సర్వే మాయేషుకతమచ్చనా అవధే కామమమాయే సపత్నా గురుల్లోకమకరన్మయ్యమేధకం మహ్యం నవంతాం ప్రతిషష్టత సోమహ్యం చతుర్వేర్ఘతమావహంతో తే ధరాం చ ప్రప్లవంతాం ఛిన్నానౌరేవబంధనాత్ దశాయక ప్రణుక్తానాం పునరస్తి నివర్తనం ఆజ్ఞయమయింద్రోజవస్వమోజవాః యమయావానోదేవాయావయంత్రేణ అథర్వవీరశ్చరత ప్రణుక్తోరే ఉత ప్రతిజ్ఞావర్గం నిరుచ్యుత ఉగ్రో దేవ ప్రమేణ చ్యుతాదేనం బృహత్యచ్యుతాదిత్యుద్ధిభక్తిస్తం ఉద్యన్నాదిత్యోద్రవీణే సపత్నాన్నదాం మేధాస్మాన్ ్రహ్మర్మ్యాధ్యం కృతం తేన సమత్రాన్ పరిగృంఘేనాన్ ప్రాణ పశవోరాన్ ప్రాణోదంతయేంద్రోదస్ోరమోయ తేన కామమయ సమత్రాస్తాస్మాల్లోకాత్ ప్రణోదస్వోరం యదాదేవాసూరాన్ ప్రాణోదంతయేంద్రోదస్ోరమోబాధే తాత్మకామమయ సమత్రాస్తాస్మాల్లోకాత్ ప్రణోదస్వోరం కామో జ్ఞే ప్రథమో హీనం దేవామిదరోనవర్జా తమస్తమాజాన్ విశ్వామై కామనమైత్రేణోమి యావీన్యావా పృథివీరాయణ్యాపర్శిష్య గురుగ్ని తమస్తమాజాన్ విశ్వామై కామనమైత్రేణోమి యావేర్దిశ ప్రతిశో విధోజేర్యావీరాశాభిక్షణాదివ తదస్తమవిద్యాయాన్ విశ్వామై కామనమైత్రేణోమి యావేర్భృంగాయోగావీర్వృక్షోమూ తదస్తమవిద్యాయాన్ విశ్వామై కామనమైత్రేణోమి జాయాన్ నిమిషతో వినిష్టతో జాయాన్ సముద్రాదాధికామన్యో తమ విశ్వామై కామనమయత్రేణోమి నవేవాతశ్చన కామమాప్నోతి నాగ్నిస్తోర్యోనోత చంద్రమాః తదస్తమహిజ్జాయాన్ విశ్వామై కామనమయత్రేణోమి కామభద్రాయాభిస్తత్యం భారతయంత్రేణీషే తాభిష్టమస్మాన్నాభిసంవేశస్వాన్యత్ర పాపేరపవేశయాధినాః ఉపమితాం ప్రతిమితామథో పరిమితామత శాలాయ విశ్వవారాయ లబ్ధాని విశ్రేతామసి యత్తే లబ్ధం విశ్వవారే పాచో గ్రంథిష్ట యక్షరః బృహస్పతిరివాహం బలం వాచామిస్తంధయామి తద్ ఆయయామరం వృహగ్రంథిష్టకారత దృఢాన్ పరోంసి విద్వాంసస్తేంద్రేణి వంశానాం తేనానాం ప్రాణాహస్య తృణస్య పక్షాణాం విశ్వవారే తే లబ్ధాని విశ్రేతామసి హవిర్దానమగ్నిశాలం పత్నీనాం సదానం సదా సదో దేవానామధిజే విశాలే అక్షోపాపశంవితం సహస్రాక్షం వేషోవతి అవరథమభీతం బ్రహ్మణా విశ్రేతామసి న్యస్వాజాలే ప్రతి గృహ్ణాదిజే నాసే మితాత్వం ఉభౌ మానస్య పత్తితౌ జీవతాం జనదష్టి అముత్రేణమాగచ్చదృఢానద్ధా పరిష్కృతాంగమంగం పరస్పర యస్వాయ సంగస్పతి ప్రజాయే చక్రే స్వాజాలే పరమేష్ఠీ ప్రజాపతి నమస్తస్తే నమో దాత్రే శాలా పదలే చర్మిణ నమోగ్నే ప్రచరతే పురుషాయ విజాపతి ప్రజాపతి అగ్నిమంతశ్చాదయతి పురుషాన్ పశుభిస్తః విజాపతి ప్రజాపతి దేవాశాం శ్రుతామధి అంతరాజ్యాం చ పృథివీం జయజ్జనస్తే రసానాం ప్రతి గృహామిత నివాం యదంతరిక్షం రజసో విమానం తత్కృం మేహముదరం సేవధిభ్యః తస్మై ఊర్జస్వదీ పయస్వదీర్థివ్యాన్నిమితాన్నం బిభ్రతీయమాయుంధేత్రిగృహతృతాపలాత్రి వశాలా జగతో నిమేషరి పితాపృథివ్యాన్నిష్టది హస్తినేమ పద్మదే వికస్తేతామోర్నువన్ వరుణేణ సౌజితాం మిత్ర ప్రాతమ్యుజ్జత బ్రహ్మణాశాలాన్నిమితాన్నిమితాన్నిమితాంద్రాగ్నిరక్షతాం శాలామృతౌ సౌమ్యం సదా కులాయేధి కులాయం కోశే కోశ సముజ్జిత తత్ర మర్తో విజాయస్మాద్యశ్రం ప్రజాయతే ధ్యాద్రిపక్షాచతుష్పక్షాషట్పక్షాయాని మీయతే అష్టాపక్షాంగపక్షాంశానాం మానస్ పత్నీర్గర్భనివాసరే ప్రతీజేం ద్వా ప్రతీజే రక్షాయ ప్రేమ్యహింసతే అగ్నిర్యాంతరాపశ్చర్దస్య ప్రథమాత్మా ఇమావ ప్రభరాంగయక్ష్మాయక్ష్మనాశరే దృఢానుమ ప్రదీయామృతేర్హాగ్న్యా మానఃపాశం ప్రదీపతో గురుర్భారో లఘుర్భవ వధోమీమత్తాయత్ర కామం భరామధి ప్రతిమా బహోవ ప్రభో సర్వస్మై ప్రతిదేవ దేవీ పితామత్సానాం వదేరజ్ఞానాం దాహస్తే కోషే అపేన కృణోతు ఉపాహానంతర్వాన్ తవేర పయస్వాన్మసోఖబంధమషమోభిహరతి తవింద్రాయ పతిర్దేవతానే భూతమగ్నిర్వాహదు దాతవేదా పితామత్సానాం వదేరజ్ఞానామసో పితామహతాం గర్గరాణాం ఆమిక్షాగతం దేవానాం భాగమోపనాహనేషోపాంసోషీనస్ భక్షమవృణీత శక్రో బృహన్నద్రీరవద్యక్షరీరం సోమేన పూర్ణం కలశం విభరణిపష్టూపాశూనా శివాస్తే సంత ప్రజవ్రాజిహజాస్మభ్యం స్వదితేలో ఆజ్యం విభర్తి ఘతమస్తాహస్తోషష్టమో యజ్ఞమాహు ఇంద్రస్పమృషమోపసారణస్తో అస్మాంగేవాశివేతో దత్త ఇంద్రస్వరుణస్ బాహో అశ్వినోరంధో మరుదాయం కరుత బృహస్పతిం సంభృతమేతమాహుర్యే ధీరాధకవయోజేమీషిణేషయస్మానాదామింద్రం తాం సహస్రం తమాహు సహస్రం తనేకముఖాదిగోబ్రాహ్మణమాజుహోతి బృహస్పతి స్వమితా దేవోత్తర్వాజోపర్యాత్మకాదృత అంతరిక్షే మనసాజుహోమి పరిహిష్టేమాృథివీ ఉభయస్తాంద్రేణుగోష్ేది బ్రహ్మాదం భద్రయా పాష్పేస్తామనోమత్యా భగస్యాస్తామనోమృజో అష్టేవంతాబ్రవీన్ మిత్రమైతౌ కేవలాపితి వసరాధీలాదిత్యానాం శ్రోణీ ఆస్తాం బృహస్పతే పుచ్చం వాతస్య దేవస్య తేన దోహాత్యోషధీ గుదాసన్సిని ఆల్యా సూర్యాచమబ్రువన్ ఉత్తరబ్రువన్ మదర్షమం జలగల్పయన్ క్రోడాధీజ్యామి సంసస్య హోమస్య కలశో ధృత దేవాస్తంగత్యర్వర్షభంపయన్ తే గుస్థీకా సరమాజీ పూర్ణేభ్యో అనర్షభాన్ ఊరభ్యమస్ కీటేభ్యశ్వమర్తేభ్యో అధారయన్ శృంగాభ్యామిలక్షర్షత్యమర్జిహంతి చక్షూహా శృణోతి భద్రం కర్ణాభ్యాం గవామ్యపదీరజ్ఞ శతరాజం సజేణ్యగ్నజా జిన్వం దీశ్వేతం దేవాజో బ్రాహ్మణర్షమమాజుహోతి బ్రాహ్మణేభ్యర్షభం దావరీరణుతే మనా పుష్టింసో అజ్ఞానాం స్వే గోష్ఠే పశ్యతే గ్రామస్తంతసో అస్తుతనో బలం తత్సర్వే మనోమన్యంతాం దేవాదేషభతాజినే అయం విమానాలైంద్రనిద్రజింద్రాజుచేతనే అయం ధేనుం సుదుధాం నిత్యవత్సరం రథం దుహాం విపశ్చితం పరో దివ విషంగరూపో నభోగో వాజోధా ఐంద్రశ్చస్మో విశ్వరూపో నాగం ఆయురస్మభ్యం ప్రజాంచ రాజశ్చ గోడై అభినస్తజతా ఉపేహోపరపంచనాస్తిం గోష్ఠముపరపంచన ఉపర్షహస్యేతముపేయం గతవ వీర్యం ఏతం భోజువాహనం ప్రతి దగ్ధోత్రదేన క్రీడం తిష్టరతమశాంబర బాణోహాదిష్టజనుషా సుభాగా రాజశ్చ గోషైరభినస్తజధ్వాన్ ైతమారభస్వసుకృతమీ గతు ప్రజానన్ తీర్వాతమాం శివగుధా మహాన్యోరాగమాక్రమతాం తృతీయం ఇంద్రాయ భాగం పరిద్వాలయామ్యస్మిన్యజ్ఞేయజమానాయ సూర్యం ప్రపదోగాచరితైరాక్రమతాం ప్రజానన్ సమబుధా విపశ్యన్ నజో నాకమాక్రమతాం తృతీయనం అనర్చశ్యామేణేతాంశస్తాంద్రోగపరుషకల్పజైనంద్రవీణాకేషిశ్రయణం పర్యాదత్తాగ్నిశ్రుతో గచ్చతు సుగతాయ్యత్రోక అగ్నిరగ్నిరంబోవిధ్యోతిష్మంతమోకం జాయితం అజో అగ్నిరజమోరాహురం దేవతా బ్రహ్మణే అజస్తమాంశపహంతి దూరమస్మిల్లోకే షద్దధానేన దత్త పంచోదన పంచదా విక్రమదాక్రంశమానశ్రేణి జ్యోతిషీరాణానాం సుకృతాం ప్రేహి మధ్యం తృతీయేనాశ్రయస్త అజారోహ సుకృతాం యత్ర లోకస్య నభోరచత్తోతి దుర్గాన్యేష పంచోదనో బ్రహ్మణే దీయమానస్తారం తృప్త్యా తర్పయాతి అజస్త్రీ నాగేత్రి దివేత్రి పృష్టే నాగస్ పృష్టేన దివాంసం దాది పంచోదయో బ్రహ్మణే దీయమానో విష్ణు బాధేలోకా మధుఖాస్తేకాజ్యోతిపితరస్తృతీయం పంచోదరం బ్రహ్మణే జం దాది అజస్తమాంశపహంతి దూరమస్మిల్లోకే శబ్దధానేన దత్త ీరాణానాం సుమృతాం లోకమే సన్ పంచోదరం బ్రహ్మణే చందే సంవ్యాప్తిమభిలోకం జైతం జీవోస్మభ్యం ప్రతిగృహీతో అజోహ్యాశోకాభిప్రో విప్రస్తో విపశ్చిత్ ఇష్టం ఊర్ధమభిర్వోర్ధం మహత్కృతం తద్దేవాలే దుషకల్పయంతో అమోతం వాసోరణ్యమభిదక్షిణా తోకాన్ సమాప్నోతి దివ్యాలే పార్థివాజోపాయం సౌమ్యాదేవీర్ఘతమిష్టామధుస్తా సభాన పృథివీనాకస్య పృష్టే సప్తరశ్మో అజోస్తోకమంగీరప్రాజానోకం పుణ్యం ప్రజ్ఞేహస్రం మహావిధేనాధం తేనే మై యజ్ఞన్నోహస్మద్దేవేషు గంతరే అజఃపక్వ స్వర్గే లోకే దాతి పంచౌలనోజం బాధమాన ్రాహ్మణే నేజం చిక్షుజా విప్రగర్వోదనాభజర్వృతేతాన్నేపథీనా అజోవాయిమంగే వ్యక్తమృష్టం అంతరిక్షం మధ్యం దిశ పార్శ్వే సమంద్రో కుక్షీ సత్యం చద్రం చూహి విశ్వం సత్యం శ్రద్ధా ప్రాణో విరాక్షిరాపరిమితో యజ్ఞోర అపరిమితమేవ యజ్ఞమాప్నోత్యపరిమితం లోకమబంధే యోరం పంచోదనం దక్షిణా జ్యోతిషం దాది నాస్తిజ్ఞోర్ధే సర్వేణం సమాదాయేదమీరేదేదమేవాస్ం భవతి నేషీణం సంగమయతి ఇషం మహమూర్జమస్మే దుహేజోదం పంచమూర్ సోదరం దక్షిణాగ్రోదిశం దాది పంచ రుక్మా పంచ నవా దివస్తా పంచాస్మై కామదుఃఖా యోజం పంచోదరం దక్షిణాజ్యోతిషం దాది పంచ రుక్మా జ్యోతిరస్మై భవంతి కర్మవాదాంశి స్వర్గం లోకమస్తుదం పంచోదరం దక్షిణాజ్యోతిషం దాది యాగోర్వం పదిం విద్వా ధాన్యం విందదే వరం పంచోదనం యోజం పంచోదరం దక్షిణాజ్యోతిషం దాది అనుపూర్వవత్సాం వేదుమానగ్వరవర్గణం వాహోహిరణ్యం దత్వాదేయమా ఆత్మానం పితరం పుత్రం పౌత్రం పితామహం జాయాంజనిత్రే మాతరం యే ప్రజాస్తానుపక్వలే యో వేదాన్నావర్తం వేద ఏష వేదాఘోరావర్తుల పంచోదర నేవాద్రేయ భ్రాతృయ్యం దహతి భవత్యాత్మన పంచోదరం దక్షిణాజ్యోతిషం దాది యో వే కుర్వంతన్నావర్తం వేద కుర్వదీం కుర్వదే దేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రీమాతరత్తే ఏషమే కుర్వన్నావర్తృయద పంచోదర దేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా పంచోదరం దక్షిణాజ్యోతిషం దాది యో వై సంయంతం నామత్తం వేద సంయతీం సంయతేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రీమాతరత్తే ఏషమే సంయన్నామర్తృయద పంచోదర దేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచోదరం దక్షిణాజ్యోతిషం దాది యో వై భిన్నంతం నామర్తం వేద పిన్వదీం పిన్వదేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియమాదత్తే ఏషమే పిన్వన్నామర్తృయద పంచభూదర దేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచభూదరం దక్షిణాజ్యోతిషం దాది యో వా ఉద్యంతం నామర్తం వేద ఉద్యమే ఉద్యమేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియమాదత్తే ఏష వా ఉద్యన్నామర్తృయద పంచభూదర దేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మ పంచభూదరం దక్షిణాజ్యోతిషం దాది యో వాభివన్నామర్తం వేద అభివందేవేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియమాదత్తే ఏషాభివోన్నామర్తృయద పంచభూదర దేవాప్రేయస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచభూదరం దక్షిణాజ్యోతిషం దాది సర్వాదిహస్రం మానస శ్రద్ధేదా ప్రతిగృహ్ణంతు రక్షన్ుతమనుభ్యమేదం తాభ్యాజ్యం జ్యోమి